अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीमते शठगोपाय नमः भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीशठगोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरम्। అయోధ్యాపట్టణమునందు పరమ భాగవతులతో భక్త మహాశైలతో పరివార సమేతంగా వేయించేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి పాదారవిందములకు సాష్టాంగదండవత్ ప్రణామ సహస్రములు అర్పించి శ్రీ శఠారి వేదం తిరువాయుమొళి 1వ శతకం 4వ దశకంలో 5 పాసురాలు చెప్పుకున్నాం. 6వ పాసురం ஆழ்வார் திருவடிகளே சரணம் அருளாத நீர் அருளி அவராவி துவராமுன் அருளாஜி புட்கட வீரவத்வீதி ஒருநாளின்று அருளாஜி அம்மானை கண்டக்காலிது சொல்லி அருளாஜி ஒருவண்டே யாமும் என் பிழைத்தோமே. ஆஜி குன்றமைனா வரிவண்டே கீதலு கலிகினா ஓ தும்மெதா అరుళాజీ దయకల చక్రము కలిగిన అమ్మానై స్వామిని కండక్కాల్ చూసిన ఎడల అరుళాద దయలేని నీర్ మీరు అరుళి దయచేసి అవరు ఆళ్వార్ల యొక్క ఆవి ప్రాణము తువరామున్ పోవుటకు ముందే అరుళాజీ దయాసముద్రుడైన పుల్ గరుత్మంతుని అవర్వీధి ఆళ్వార్లున్న వీధి అందు ఒరునాళ్ ఒకరోజైనను కడవీరెండ్రు నడిపించండి అని ఇది చొల్లి ఈ మాటను చెప్పి అరుళ్ కనికరింపుము యామును మేమును ఎన్పిజైతోం ఏమి తప్పు చేసితిమి. ఈసారి తుమ్మెదతో అంటూ ఉన్నారు, ఓ సుందరమైన తుమ్మెద నీవు వెళ్ళి ఆళ్వారు అనేది నాయకిని చూసుటకు మీకు ఇష్టము లేకపోయినను మీ దయకు తక్కువ రాకుండా ఈ నాయకు యందు కృపచేసి ఆమె జీవితకాలమందే దయావంతుడైన గరుత్మంతుని మీద నెక్కి ఆశ్రిత సంరక్షణార్థముగా ఎచ్చటికైనా వేంచేయినప్పుడు ఆ గరుత్మంతుని ఒక దినమైనా ఈ ఆళ్వారున్న వీధికి నడిపింతురుగాక అని శ్రీహపతికి విన్నవించుము. అంటే ఎలాగూ ఆయనంతటా ఆయన వచ్చేటట్లుగా లేడు అని తన మనస్సులో మరి బాధ. అలాగే కదా ఇప్పుడు గజేంద్రుడు కూడా అలాగే నిర్ణయించుకున్నాడు కదా, కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనడివాడు కలడో లేడో. అసలు ఉన్నాడా లేడా అంటూ సందేహ స్థితికి వెళ్ళిపోయాడు. అలాగే వస్తాడా రాడా ముందు కొంత ధైర్యంగానే అడిగింది, కానీ రాడేమో అని నిశ్చయం అయిపోయినట్లుగా తేల్చుకొని ఇప్పుడేమంటూ ఉన్నది అని అంటే, తొమ్మిదా నువ్వు చెప్పమ్మా పని, నన్ను రక్షించడానికి రాకపోతే రాకపోయాడు, ఆయన దయాసముద్రుడే అయితే స్వతంత్రుడు కూడా కదా, నా ఇష్టం అంటాడు ఆయన, మనం ఏం చేస్తాం, ఏమీ చేయలేము, నియమమేమైనా ఉన్నదా, సహృదయవ ప్రపన్నాయ తవాస్మి ఇతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్దు రతం మమ అన్నాడు ఆయన. మరి అలా అన్నటువంటి ఆయన ఇప్పుడు రావటం లేదు, మరేం చేద్దాం, అదేమన్నా నియమమా, నేను రక్షించాలనేటటువంటి ఆ నియమము నాకేమైనా ఉన్నదా అని ఆయన అంటాడు, మనం ఏం చేస్తామమ్మా. కనుక ఎల్లారుడయ్య పిజైహళియుం మృత్తు ఎల్లారయ్యం రక్షికక్కడవమాహిలుం అత్యంత విషదృశయ్యాన అవలుడయ్య పిజైహళై పొరుత్తు అవలోడే కలుందు పరిమారుం పరిమాత్తాలేవరం కారుణ్యాది గుణంగళం వేండావెన్ను ఇరుందానాగిల అవనుక్కు చొల్లువధు ఎన్నెండి. అది దయగలవాడే మరి కరుణ కలిగినటువంటి వాడు. అయినా నియమం ఏమున్నది అని అంటే మనం ఏం చేయగలం? అవలోడు కలందు పరిమారుగై తిరువుళ్ళమన్ రాహిలు ఉముడయ కృపైక్కుం సర్వేశ్వరత్తుక్కుం తాజువారేమే అవళం ఉజ్జీవిక్కలాంబడియుల్ పక్కలిలే కృపై పన్ని అవ ముడివధర్కు మున్నే పరమకారుకిన నాన పెరియ తిరువడి మేలేయేరి అరుళి ఆశ్రిత పరిత్రాణార్థమాహ విజుందరులుంబోదు பெரிய திருவடியை ஒரு நாள் அந்த தெருவே கடாவி அருளீர் என்று சொல்லுவது. ஏன் சேஸ்தாமோ மனம் ஏன் செய்யலமா? ஆயன நியமாலு ஆயன ஸ்வதந்திரடு கனுக ஒருவேள நீவு ஆவிடனு ரக்ஷించాలి అని అనుకోకపోయినా కనీసం ఎటైనా వెళ్ళేటప్పుడు ఇంకెవరినైనా రక్షించటానికి వెళ్ళేటప్పుడు అంటే కొంచెం ఎత్తి పొడుపులాగా నన్ను రక్షించకపోతే రక్షించకపోయాడు ఇంకెవరినైనా రక్షించడానికి వెళ్ళేటప్పుడు కనీసం ఈ వీధిలో నుంచైనా ఆ గరుత్మంతునికైనా చెప్పు దయగలవాడు ఆయన పని ఈ వీధిలో నుంచి తీసుకెళ్ళమను. ఆయన ఎలాగూ రాడు, నారాయణుడు ఎలాగూ రాడు కనుక ఈ వీధిలో నుంచైనా తీసుకుని వెళ్ళమని గరుత్మంతుడికి చెప్పు అని అంటూ ఉన్నారు. మయి తిష్టతి దుష్కృతాం ప్రధానేమిత దోషాన్ ఇతరాన్ విచిన్వతి త్వం అపరాధగణైరపూర్ణ కుక్షిః కమలాకాంతదయే కథం భవిత్రీ. దయాశతకంలో మన వేదాంత దేశకులు వారు అంటారు అని దయగలవాడే మరి, కానీ ఆ దయకి ఆకలి అవుతుందట. ఆకలి అయితే అపూర్ణ కుక్షిహి అంటే కడుపు నిండదు. దయకి ఏమైతే మరి కడుపు నిండుతుందని అంటే ఇతరులను రక్షిస్తేనే కదా, ఇతరులను రక్షిస్తే తనకి ఆకలి తీరుతుంది. కానీ లోకంలో నా అంత పాపాత్ములు ఎవరూ లేరు, నన్ను విడిచిపెట్టి మయి తిష్టతి దుష్కృతాం ప్రధానం, దుష్కృతాల్లో ప్రధానుడిని నేను, ఎన్ని చేశానో తెలియదు, నన్ను విడిచిపెట్టేసి ఇంకా వెతుకుతూ ఇంకెక్కడో ఏయో ఇంకా ఆ అపరాధాలు తినాలనంటే అపూర్ణ కుక్షి కడుపు నిండదు. కనుక ఆ దయగలవాడు నన్ను రక్షిస్తేనే, కానీ ఆయన అలా కాదన్నాడు కనుక గరుత్మంతుడికైనా చెప్పు ఇటు తీసుకురమ్మను, నేను ఉన్నటువంటి ఈ దారిలో ఈ వీధిలో కనీసం అట్లా వచ్చినా కూడా చూస్తాను, దర్శనం కలుగుతుంది, కనీసం బ్రతుకుతాను, లేకపోతే బ్రతుకు కూడా ఉండదు. సుమ్మా సొల్లవేణుం ఎన్రు వండు తన్నై కొండాడి ఇరికిరాళ్ళు వండు. ఆ తుమ్మిదకి ఇలా చెప్పారు ఆయన. సరే అది అయిపోయింది ఆ తుమ్మిద. ఇంకా తర్వాత ఇంకేం చేస్తున్నారు, చిలుకని చూసి చిలుకకు చెబుతూ ఉన్నారట మరొక పాసురం. ఎన్బిజై కోప్పదు పోల పనివాడై ఇరుగిన్ర ఎన్ పిజయ్యే నినైందరుళి అరుళాద తిరుమాలారుక్కు ఎన్ పిజయ్తాళ్ తిరువడియిన్ తగవిని కొన్రు ఒరువాయిచ్చొల్ ఎన్ బిజైక్కుం ఇళంగిలియే యాన్ వలరుత్త నీయలయ్యే. ఎన్ బిజైక్కుం ఎముకను వరిసెడి ఇలంగిలియే ఓ బాలచిలుక యాన్ వలరుత్తన నీయలయ్యే. నేను పెంచిన నీవే కదా, ఎన్బు ఇజై ఎముకలలో దారమును కోప్పదు పోల గుర్చునటుల పని వాడై చల్లని గాలి, మంచుతో కూడి చల్లని గాలి ఈ ఇరుగిన్రా బద్దలు చేయుచున్నది. ఎన్బిజయే నా తప్పునే నినైందరులి తలంచి అరుళాదా నా ఎందు కనికరించని తిరుమాలారుక్కు ఆ శ్రీయపతికి తిరువడిన్ స్వామి అయినా మీ యొక్క తగవినుక్కు కృపకు ఎన్ పెజయిత్తాళెన్రు ఏమి తప్పు చేసినదని ఒరువాయి ఒక మాట చొల్ చెప్పుమా. ఓ చెలుక, నా చేత పోషింపబడిన దానివైనను ఈ విరహ దశలో నా ఎముకలు చూర్ణమగునట్లు బాధిస్తూ ఉన్నావు నువ్వు కూడా కోతలు కూస్తూ. మరి నేనేం పాపం చేశాను? చల్లగాలి నా ఎముకలో దారాన్ని గుచ్చినట్టుగా ఎముకలో గుచ్చగలమా? వస్త్రములలో మెత్తగా ఉంటాయి, అక్కడ సూది గుచ్చి దారము, కానీ ఎముకలో గుచ్చి దారము లాగినట్టుగా ఉందంట. అది ఎంత బాధ చెప్పండి. కా చల్లగాలి అలా బాధ పెడుతూ ఉన్నది నన్ను అన్నారు ఆయన. చూడండి మరి ఆ ఉపమానం, ఆ దృష్టాంతము. తనకి బాధ ఎలా ఉన్నది అని అంటే ఎముకలో దారం గుచ్చినట్టుగా ఉంది అంటున్నాడు ఆయన. అలా బాధపడుతూ ఉన్నాను నేను మరి. ఇప్పుడు నా తప్పులు సరే చాలా పెద్దగా ఉన్నాయా? కనికరించనంత తప్పులా నాయి? ఇప్పుడు ఆయన ప్రళయకాలములో మొత్తం అందరూ ఎవరు మిగులుతారండి? పాపాత్ములే మిగులుతారు కదా. పుణ్యాత్ములందరూ వెళ్ళిపోతారు, స్వర్గాలకు మోక్షాలకు వెళ్ళిపోతారు. ఈ మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా లయము ఏదో లయం చేసేసి మరి మళ్ళీ తర్వాత వాళ్ళని ఎందుకు సృష్టి చేయాలండి? వాళ్ళకి అలాగే పడి ఉంటే అట్లాగే ఉంటారు, కానీ మళ్ళీ దయతో చేస్తాడట. ఎలాగూ నావేక్షసే యదితతో భువనాన్యముని నాలం ప్రభో భవితుమేవ కుతః ప్రవృత్తి ఏవం నిసర్గ సుహృది త్వయి సర్వజంతో స్వామిన్న చిత్రమిదమాశ్రిత వత్సలత్వం అంటారు ఆళ్వందారు. స్వామి నీవు ఆ ప్రళయకాలంలో ఉన్నటువంటి వాటిని నా అవేక్షసే చూడకుండా ఉంటే అంటే బహుశ్యాం ప్రజాయేయా అని కదా ఆయన సంకల్పము. నీ సంకల్పము లేకపోతే ఏమవుతాయి? భువనాని యముని నా అలం, అసలు ఉండటానికి కూడా అంటే స్థితి సృష్టి కాదు కదా, అలా ఉండటానికి కూడా వాటికి ఏమాత్రము సమర్థత లేదు. అట్లాంటి వాటికి నువ్వేం చేస్తున్నావు? కరణకళేబరాలు ఇచ్చేస్తున్నావు. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం, మంచిగానే ఇస్తున్నావు ఆ దేహ సంపత్తిని. అవి తీసుకుని కనీసం నిన్ను సేవించి వెళ్ళాలి అని తమ్మై పిరందు పడిగిన వ్యసనత్తిన్ మేలే ఎలుంబులే విజయ్ కోత్త పోలే ఎన్నప్పని వాడై ఈరానిర్క చేయుధేయం. ఓ చిలుక చెప్పవమ్మా, మరి ఇలా చేస్తున్నాడు కదా, ప్రళయకాలమునందే ఇలా చేస్తున్నాడే. అదిగో ఆయనతో చెప్పు, ఇప్పుడు ఈ విధంగా బాధపడిపోతూ ఉన్నా నేను. తన కృపయ్యే ఎన్రుం నిరయ్యాదే ఎన్బిజయ్యే నినైందరులి అరుళాదిరుక్కిర వరకు. నాకు ఆయన దయే కదా, ఆయన దయ పడనంత పాపాన్ని నేనేమైనా చేశానా? ఏం తప్పు చేశాను నేను అని అంటే నంబిళ్ళ గారు చెప్తుంటారట, దేవరీర్ కృపైకు తన్నీరు తురుంబాహ ఏదేనూ ప్రదక్షిణ నమస్కారాదిహల్ పండిత్తున్నో. నీ కృప కోసమై నేనేమైనా నీకేమైనా ప్రదక్షిణాలు చేశానంటయ్యా? నమస్కారాలు అంటే ఏదో ఒకటి, అంటే ఒక పూజలు ఒక ఏమైనా చేస్తే నువ్వు ఇవి చేశావు కనుక నేను చేశాను కనుక నన్ను రక్షిస్తాడనే భావం అట. అలాంటిది పని అంటే స్వప్రయత్నం. నా స్వప్రయత్నం ఏమైనా ఉందా? ఇప్పుడు నేను చేసేది ఏమిటి అసలు? ప్రపత్తి అంటే ఆళ్ళవార్లు మరి ఇదే చెప్పారంటారు. ఆళ్ళవార్లు చెప్పింది ఏమిటనంటే స్వప్రవృత్తి నివృత్తి స్వరక్షణలో, తనని తాను రక్షించుకోవటంలో తన ప్రవృత్తిని చేయకుండా ఉండటమే, అలా తను ఏ పని చేయకుండా ఉండటమే. తనకంటూ ఏం లేదు, పరమాత్మ కేవలము పరమాత్మ దయ, ఆయన దయే ఎప్పటికైనా సరే. ఇప్పుడు ఆయనే మనకి ఇప్పుడు ఏదైనా ఒకటి ఉపాయము అంటుంటారు కదా, ఏదైనా ఒక వస్తువుని పొందాలి అని అంటే దానికి తగినటువంటిది విలువనిచ్చేది ఉపాయము. ఉపాయం అంటే ఇంకేం లేదు, నీ ప్రదక్షిణలు కాదు, అలాగే నువ్వు చేసే పూజలు కాదు, కోటిపత్రి పూజలు కాదు, నీ యజ్ఞాలు కాదు, నీ యాగాలు కాదు, ఇవేమీ కాదు. భక్తి లేకపోతే ఈ వ్యర్థము అన్నారు మనకి సంస్కృతంలో ఋషులందరూ. ఒకవేళ భక్తి ఉంటే ఏమైనా కావాలంటే అప్పుడు వ్యర్థమే అని చెబుతున్నారు ఆళ్వార్లు. ఇదే మాట చెప్పారు వాసుదాసు గారు కూడా, నీదు భక్తిలేమి నిఖిలంబు వ్యర్థంబు ప్రాణహీనమైన ఉపు భంగి. ఒకవేళ నీ భక్తి లేదనుకోండి, లేకపోతే నిఖిలము అంత వ్యర్థం ఎందుకు, ప్రాణాలు లేని శరీరములాగా శవములాగా అని. నీదు భక్తి కలిమి, ఒకవేళ నీ భక్తి ఉంటే ఉండాలా, అప్పుడు వ్యర్థమే నది తరించు పెదప నావో ఎట్లా అన్నాడు ఆయన. నది దాటిన తర్వాత ఇంకా నావెందుకు అంటే, నీ భక్తి అంటే భక్తి అన్నా శరణాగతి అన్నా వేరువేరుగా వాడేవాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ దాదాపుగా ఎక్కువగా ఒకటిగానే ఆయన ఎందు ప్రేమ ఇష్టము అదే, ఆయన దయ కోసమే ఎదురు చూడటమే స్వప్రవృత్తి నివృత్తి అంటారు ప్రపత్తి అని. అంటే ఆ రావణాసురుడు అప్పుడు ఏదో ఆంజనేయ స్వామిని యుద్ధంలో ఆంజనేయ స్వామి పైకి ఎత్తు పెరిగి ఆ పైన ఎక్కించుకుంటాడు వాడు పెద్ద రథం మీద వస్తే, అందుకని కోపం వచ్చింది రావణాసురుడికి ఆంజనేయ స్వామిని కొడితే అప్పుడు ఈయన కోపాన్ని పిలిచాడు క్రోధం ఆహార ఎత్తు అని, అంటే కోపం వచ్చింది వెంటనే మొత్తం అన్నీ రథము సారథి కిరీటాలు పగలగొట్టి ధనస్సులన్నీ మొత్తం చూర్ణం చేసేశాడు వాడు. 10 చేతులతో 10 ధనస్సులు పట్టుకుంటాడు, ఎక్కడో ఒక తుంటె ఉందట మిగిలి అది ఉన్నంత వరకు కొట్టాడు, అది జారిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఈయన ఏమన్నా రక్షించమని అడిగాడా, అడగల. కానీ ఏం జరిగింది అక్కడ, స్వప్రవృత్తి నివృత్తి అయ్యింది. అంటే తన ప్రయత్నంకేం లేదు, రక్షణ కోసమై తను ఏమీ చేయట్లా, రక్షించమని అడగల్చిన అవసరం లేదట పరమాత్మని. తన పని విడిచిపెడితే చాలు, తన ప్రయత్నాన్ని విడిచిపెడితే చాలు. కానీ చచ్చిన విడిచిపెట్టలేరుగా ఎవ్వరు కూడా, ఇదే విడిచిపెట్టలేరు. ఆయన చెప్పేది కూడా అదే, ఎక్కడ చెప్పినా అదే చెబుతాడు. అంటే తనని మనము రక్షణగా ఎంచుకున్నప్పుడు మరొకదానిని చూడకూడదు. ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని వేశారు ఇంద్రజిత్తు మీద, ఇంద్రజిత్తు వేశాడు హనుమ మీద, బ్రహ్మాస్త్రానికి నిజంగా కట్టుబడాడు ఆయన వరమున్నది. అయినా గౌరవంగా ఆయనకు నమస్కారం చేసి సరే రావణాసురుని కూడా చూద్దాం సభకి వెళ్ళి అనుకున్నాడు, బంధింపబడ్డాడు. ఇది చాలదన్నట్టు మోకలేసి కట్టారట పైన. ఇంకేంటి మోకలేయటం ఏంటి, అసలు బ్రహ్మాస్త్రం కనుక చిక్కాడా ఆయన, లేకపోతే వీళ్ళ మోకలికి ఉంటాడా, అది వదిలేసింది పట్టు. అంటే ఇంకొక దాని మీద ఆధారపడవు అట్లాంటివన్నీ కూడా. మరి ఇటువంటి బ్రహ్మాస్త్రమే మరొక దాని మీద ఆధారపడకపోతే పరమాత్మ ఇంకేదైనా చేస్తే నేను ఇది చేయలేదా నేను అది చేయలేదా అని అంటుంటారు. ఇప్పటికీ బై అంటారుగా, నేను ఇంత చేశానండి, ఇంత చేశాను కనుక నాకు ఇదిగో ఇంత వచ్చింది. అందరికీ ఇదే మాట, నేను చేశాను కనుకనే పరమాత్మ నన్ను రక్షించాడనే మాటే వస్తుంటుంది ఎవరికైనా సరే. ఇదే మాట, దీన్ని మర్చిపోలేరు ఎవ్వరూ కూడా. ఆయనే ఉపాయము, ఆయనే ఉపేయము. ఇది తెలియాలి అసలు, ముందు పదాలే తెలియవు. ఉపాయము అని అంటే మనకు ఒక సాధనం, ఆయనే పొందేది ఆయన్నే. ఇప్పుడు ఆయన్ని పొందటానికేగా ఇప్పుడు ఈయన కూడా అడుగుతూ ఉంది, ఆళ్ళవారు కూడా నాయకీ భావాన్ని పొంది ఇంత బాధ అంతా దేనికి, మనసులో భావం ఇదంతా ఎందుకోసమని అంటే పరమాత్మ అనుగ్రహమే, పరమాత్మ దయ అంతే. మరి దానికి ఏమైనా పాపం చేశానా నేను అంటలా ఇప్పుడు ఈయన, అంతకుముందు అన్నాడు నాకంటే పాపాత్ములు ఉన్నారా అని. కానీ నేను ఇప్పుడు తగని పని చేశానా అని అంటున్నాడని నంబిళ్ళ గారు అంటున్నారు. సామాన్యంగా ఈ ఉపన్యాసం అంతా చెప్పేది ఆయనే రాసినటువంటి ఆయన వడకు తిరువీధి పిల్లగారు. మరి అప్పుడప్పుడు ఈ ఇలాగే అంటుంటారు, నంబిళ్ళ ఎరులు చెయ్యుంబడి అంటుంటారు. అంటే నంబిళ్ళ గారు ఇలా అనుగ్రహించారు అని, అంటే ప్రత్యేకంగా విషయాన్ని మనము గమనించి గుర్తించడం కోసం అలాంటప్పుడు ఇలాంటి మాటలు వాడు ప్రత్యేకంగా, అంటే ఇంపార్టెంట్ అన్నమాట. దేవరీరు కృపైకు తన్నీరు తురుంబాహ, మీ యొక్క దయ కోసమై నేను ఏదైనా తన్నీరు తురుంబాహ అంటే పానకములో పొడకలాగా, సామాన్యంగా అంటుంటారు కదా. ఇప్పుడు తన్నీరు అంటే మామూలుగా నీరే, ఆ నీరులో మా పానకంలో పుడక అనేది మనం చెప్పుకునేటటువంటి ఒక సామెత. పానకంలో పుడక వస్తే ఏం చేస్తారు, దాన్ని తీసవతలు పడేస్తారు, అసలు లేకపోతే మొత్తం పారబోస్తారు కూడా, ఈ పనికిరావు అంటారు. సరే, తీసేసేది అట్లా ఉంటుంది, అసలు పనికిరావు అని అవతలు తోసేస్తారు. అట్లా నేనేమైనా నమస్కారాలు ప్రదక్షిణాలు ఏమైనా చేశానా అంటే నా ప్రయత్నము ఆ పుడకను చూసి పానకం అవతలు పోసేసినట్టు పారబోసేసినట్లుగా నేను ఏదైనా ప్రదక్షిణ నమస్కారాలు చేస్తే చేసిందా, నేనంటే ఆయన కాదుగా అంటుంది నంబిళ్ళు గారు అంటున్నారు. ఈ ఆళ్వారు నాయిక ఏమైనా ఇలాంటివి చేసిందా అని నంబిళ్ళు గారు అంటారు అని అంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఏమిటి మనకి ఇక్కడ తెలిసేది అంటే ఉపాయము ఆయనే, ఇక వేరే మరొకటి దేనిని కోరకూడదు అని చెబుతున్నారు ఆళ్వార్లు. ఉపాయము ఆయనే, ఉపేయము ఆయనే, పొందేది ఆయన. ఇప్పుడు ఆయన కోసమే ఇదంతా, ఏదో మోక్షం పొందాలి లేకపోతే ఏదో లోకం పొందాలి లేదో పదవి పొందాలినా ఇదంతా ఏమీ కాదు, ఆయన కనిపిస్తే చాలు. అది సీతమ్మ కూడా మరి అదే చెప్పింది, ఆనృశంశం పరో ధర్మ, ఆయన దయగలవాడు కదయ్యా, నృశంసుడు కాదే ఆనృశంసుడు ఆయన. కురుష్వ మహోత్సాహ కృపాంబయి నరర్షభ ఆనృశంశం పరో ధర్మ త్వత్త ఏవ మయా శృత. కనుక పరమధర్మమైనటువంటి కారుణ్యము అది ఏమి చెయ్యకుండానే చూపించాల్సినటువంటిది ఆ కారుణ్యం. అది ఆ కారుణ్యమును కాఠిన్యము లేనటువంటిది, పరుషము కానిది అటువంటి స్వభావము, దయ ఆయనది. ఏదైనా కొంచెం బాధ కలిగితే గిలగిలగిలగిలలాడిపోతాడు ఆయన. మరి అలాంటి ఆయన ఏమిటి ఇలా ఉన్నాడు, నేను ఇంత బాధపడుతూ ఉంటే సామాన్యమైన బాధ ఎముకలో దారం గుచ్చినట్లుగా ఈ విధంగా ఉన్నది నా బాధ, చెప్పవమ్మా ఓ చిలుక అని నేను పించాను కదా, ఈ ఒక్క మాట చెప్పు నాకు చాలు అన్నారు ఆయన. జై రామానుజ, జై శ్రీ సఠారి వేదం, జై శ్రీరామ్.